ಗೋಡೆ ತಡೆ ತರತರಾಲ ನಿಸಿದಿ ದಾಟೆ ಚಿರುವೆ ಕುವ ಜಾಣ ತಡೆ ತರತರಾಲ ನಿಸಿದಿ ದಾಟೆ ಚಿರುವೆ ಕುವ ಜಾಣ ತಡೆ ತಡೆ ತಡೆ పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణము అతడే పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణము అతడే ಚೀಲ್ಸಿತು ಸರಿವಾನೈನೇ ಕಲಬಡತು ಬೆಳು ತುಫಾನು ತಲೊಂಚಿ ಚೂಸೇ